జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణం దశరథ చక్రవర్తి రామచంద్రస్వామికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయడానికి ప్రజల అభిప్రాయం అడిగితే వాళ్ళందరూ వెంటనే చేసేసి ఆ వరాన్ని మాకు అనుగ్రహించవయ్యా అన్నారు అందరూ కూడా అని. తేషాం అంజలి పద్మాని ప్రగృహీతాని సర్వశః ప్రతిగృహ్య అబ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః. వాళ్ళందరూ కూడా అంజలి పద్మములు అంటే అలా చేతులు జోడించి ఒక్కసారి పైకి లేపితే అవన్నీ కూడా ముకుళించిన పద్మములు మొగ్గల వలె కనిపించినాయట. అది ఒకసారి ఫోటో కానీ తీసి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేది, ఊహించిన అంత గొప్పగా ఉంటుంది. అదో సరస్సులాగా, పద్మ సరస్సులాగా సంతోషించి దశరథ చక్రవర్తి అంటూ ఉన్నాడు, మీ అభిప్రాయాన్ని ఇంత స్పష్టంగా చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది, పరమ ప్రీతిగా ఉన్నది, నాకు చాలా సంతోషము, ఇది నా అదృష్టము, నా భాగ్యము అంటూ వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వారిని చూసి ఇలా అంటూ ఉన్నాడట దశరథ చక్రవర్తి. చైత్రశ్రీమానయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమేవ ఉపకల్ప్యతో. ఇది చైత్రమాసము, అన్నింటిలోకి శుభప్రదమైనటువంటిది. ఈ నెలలోనే వనాలు పుష్పించి పుష్పకిరీటాన్ని ధరించినట్లుగా ఉన్నాయి. రామచంద్రస్వామికి కిరీటము, ఆయన బంగారు కిరీటాన్ని పెట్టుకోవటానికి సిద్ధపడితే ఇవి పుష్ప కిరీటాన్ని అలంకరించుకుని పుణ్యప్రదమైనటువంటిది, పట్టాభిషేకానికి అత్యంత అనుకూలమైనటువంటిది కనుక అవసరమైనటువంటి ద్రవ్యాలని సమకూర్చండి, ఏర్పాటు చేయండి అన్నాడు చక్రవర్తి. చూశారా, అనుకున్న వెంటనే కాలము కూడా మంచిది, మంచి రోజులు ఏదో అనుకున్న తర్వాత వారమో వజ్రమో ఇంకా ఏవేవో అలాంటివి ఏమీ అడ్డు లేవు, చాలా బాగున్నది అని చెప్పి అంటే అందరూ కూడా ఆనందం, అమిత కోలాహలంతో ఆ హర్షాన్ని వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలా అంటూ ఉన్నాడు ఆయన, పెద్ద కలకలమది కాసేపటికి తగ్గితే భగవంతుడైన ఓ వశిష్ఠ మహర్షి, రాముని అభిషేకానికి ఏమేం కావాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు సభలో ఉన్నటువంటి భటులను, ఆ రాజకార్య నిర్వాహకులైనటువంటి అధికారులను ఇలా ఆదేశించాడు, మీరు సేకరించవలసిన వస్తువులు చెబుతున్నాను, బంగారాన్ని, రత్నాలను, కానుకలను, ఔషధులను, పుష్పమాలలను, పేలాలను సేకరించాలి, వేర్వేరు పాత్రలలో తేనెను, నేతిని తెచ్చి ఉంచాలి, తెల్లని నూతని వస్త్రాలు, అలాగే ఒక రథము, దానిలో శస్త్రములు, చతురంగ బల సమన్వితమైనటువంటి ఒక సేనావాహిని ముందు నడవటానికి ఒక భద్రగజం, శత్రుంజయము, దానికి ఒక తెల్ల గొడుగు, తెల్లని చామరములు, 100 బంగారు పాత్రలు సిద్ధం చేయాలి, బంగారపు తొడుగు వేసినటువంటి కొమ్ములు గల గోవు, అలాగే సమగ్రంగా ఉన్నటువంటి ఒక పులితోలు, ఉదయమయ్యేసరికి రాజుగారి అగ్నిహోత్ర గృహానికి చేర్పించండి, పూజాద్రవ్యాలైన గంధము, పుష్పము, ధూపము మొదలైనటువంటి వాటిని కూడా సిద్ధం చేయండి, అంతఃపుర ద్వారాలను, నగర ద్వారాలను పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో అలంకరించండి, వచ్చిన వారందరికీ కూడా భోజనము పెట్టగలిగేటట్లు అన్నపురాసులు సమకూర్చండి, ప్రాతకాలాన్నే బ్రాహ్మణులకు అన్నము, నెయ్యి, పెరుగు, పేలాలు, దక్షిణలు సమర్పించాలి, రేపు సూర్యోదయ సమయానికే స్వస్తి వాచనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది, ఈ కార్యక్రమానికి తగినటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించండి, వారికి తగినటువంటి ఆసనాలు ఏర్పాటు చేయండి, రాజమార్గాలన్నీ కూడా నీరు చల్లండి, రంగవల్లికలు, ముగ్గులు అందంగా తీర్చిదిద్దండి ముత్యాలతో, నాట్యకారులు, నృత్యకారులు చక్కగా అలంకరించుకొని రాజప్రసాదపు ద్వితీయ ప్రాకారంలో ఉండాలి, ఈ కార్యక్రమానికి దేవతలు కూడా ఆహ్వానింపబడుతున్నారు, వారికి వేరువేరుగా పుష్పమాలలు సమర్పించేవారు. అన్నము, భక్ష్యములు, భోజ్యములు, దక్షిణలు చేత ధరించి నాలుగు వీధుల కూడలలో సిద్ధంగా ఉండాలి. అలాగే యోధులు, భటులు పరిశుద్ధ వస్త్రాలు ధరించండి. తమ తమ ఖడ్గాలు, ఆయుధాలు పదును పెట్టి రాజభవన ప్రాంగణంలో ఉండాలి. ఈ విధంగా వశిష్ట వామదేవులు రాజభటులు, బ్రాహ్మణులు, పురోహితులు మొదలైనటువంటి వారు చేయవలసిన పనులను వారి వారికి నిర్దేశించారు. అనంతరం రాజసేవకులను, దాసదాసీ జనాన్ని కూడా రప్పించారు. వారు రాజును సమీపించి తాము చేసిన ఏర్పాట్లను గురించి దశరథునికి విన్నపం చేశారు. దశరథుడు హర్షంతో అతని శరీరం పులకరించింది. అంటే మీ సుమంత్రుణ్ణి పిలిచి రాముడిని ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే రాముని భవనానికి వెళ్ళాడు. మహారథికుడైనటువంటి రాముని తన రథం మీద అక్కడికి తీసుకుని వచ్చాడు. అలా వస్తూ ఉన్నటువంటి రాముని రాజు తన మేడపై నుండి చూశాడు. దేవతలతో కూడిన దేవేంద్రుని వలె రాముడు సమస్త రాజపరివారం తనను సేవిస్తూ ఉండగా రాజభవనానికి వచ్చాడు. అతనికి రాముడు భోగంలో, వేషంలో, సౌందర్యంలో గంధర్వరాజు వలె కనిపించాడు. ఆజానుబాహుడై శౌర్య పరాక్రమములు కలిగినటువంటి ఆ రాముడు అలా వస్తూ ఉంటే చూసి చాలా సంతోషించాడు దశరథ చక్రవర్తి. అలా వచ్చే రాముడు ఎలా ఉన్నాడు అని అంటే, చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. చాలా గొప్ప శ్లోకం ఇది. రాముడు చంద్రకాంతాననుడు అంటే చంద్రుని వలె మనోహరమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు. చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించేటటువంటి వాడు, ఆహ్లాదము సంతోషము కల్పింపచేసేటటువంటి వాడు. కన్ను రెప్పలు వాలకుండా చూస్తూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. అయినా తృప్తి కలగటం లేదు. అతీవ ప్రియదర్శనం, ఇంకా ఎటువంటి వాడు అంటే రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. రూపము, ఔదార్యము ఈ గుణముల చేత పురుషుల యొక్క దృష్టిని, చూపుని, చిత్తమును కూడా హరించేటటువంటి వాడట రాముడు. ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము, వాల్మీకి మహర్షి ప్రయోగము. ఎలా అంటే, రూపము, ఔదార్యము. రూపం అంటే శరీర గుణము, ఔదార్యము అంటే మానసికమైనటువంటిది, ఉదార స్వభావము. అయితే ఈ రెండింటిని చెప్పేటప్పుడు సంస్కృత భాషలో ద్వివచనం చెప్పాలి. గుణైహి అంటూ బహువచనాన్ని చెబుతున్నాడు. అంటే గుణము అనేది వాల్మీకి మహర్షి దృష్టిలో ఒక సాంకేతిక పదము అని తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ అంటూ మొట్టమొదట అడిగాడు ఈ మాట. అక్కడ గుణవాన్ అన్నప్పుడు మామూలుగా ఈ గుణములకు సామాన్య వాచకం కాదు, ఇది విశేషమైనటువంటిది. గుణము అని అంటే ఏమిటంటే ఆయన దృష్టిలో సౌశీల్యము. అందుకు ఇప్పుడు మూడు, రూపము, ఔదార్యము, సౌశీల్యము, మూడు గుణములు కనుక గుణైహి అంటూ బహువచనాన్ని ఇక్కడ ఉపయోగిస్తాడు వాల్మీకి మహర్షి. వాటి చేత పురుషుల యొక్క దృష్టిని, చిత్తమును, తాపమును కూడా హరించేవాడు మూడు చెప్పుకోవచ్చు ఇక్కడ. రూపమేమో దృష్టిని హరించేస్తూ ఉంది, శరీర సౌందర్యాన్ని చూసేది చూపే కదా. అలాగే ఔదార్యము అనేటటువంటిది చిత్తమును హరించేస్తూ ఉన్నది, మనస్సుని, ఆయన ఉదార స్వభావము. అలాగే ఇక ఆ సౌశీల్యము అనేటటువంటిది తాపాన్ని హరించేస్తూ ఉన్నది. తాపము ఉన్నటువంటిది స్వామి ఆయన దగ్గరకు రావటము, చేపట్టుకోవటము, కలిసి ఉండటము, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే చాలా ఆనందం. విచిత్రం ఏమిటంటే రామచంద్ర స్వామి చేతినే పట్టుకునేవాడు తప్ప ఎవ్వరినీ కూడా కౌగిలించుకోలేదు. అదే విశేషం. దాదాపుగా చాలా వరకు కూడా దూరంగా ఉండేవాడు ఆయన, మర్యాద పురుషోత్తముడు. ఒక్క ఆంజనేయ స్వామిని కౌగిలించుకుంటాడు అక్కడ. అదొక్కటి రామాయణం మొత్తం మీద మనకు కనపడేది. చాలా అద్భుతంగా దాన్ని చెప్పుకుంటాం మనం. సీతమ్మ వార్త చెప్పినందుకు సంతోషించి కౌగిలించుకున్నాడు. ఇప్పటికీ ఆ ఫోటోలు కనపడుతూ ఉంటాయి, మైమరచిపోయి ఉంటారు ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఆంజనేయ స్వామి, రామచంద్రస్వామి. అంతా అటువంటిది. మరి ఆ భగవంతుని యొక్క కౌగిలింత అలా ఒక్కసారి లభ్యమైతేనే అంత గొప్పగా ఉంటే మరి శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు భుజాల మీద చేతులు వేసుకుని వారితో కలిసి వారిని కౌగిలించుకుంటూ తిరుగుతూ ఉంటే మరి ఇక వారి ఆనందం ఎంతండి? దానికి అసలు పరిమితి ఉంటుందా? అందుకే అక్కడ గోపికలు, స్త్రీలు, వృద్ధులు, పెద్దలు, పిల్లలు, పురుషులు, ఆయన సమవయస్కులు అందరూ కూడా, మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ తమ అట్లాంటి బిడ్డ కావాలన్నటువంటి, మనవడు కావాలని, చిన్నపిల్లలటువంటి భర్త కావాలని ఇలా కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు. అందరితో కలిసి తిరిగాడు కృష్ణుడు. మరి చూడండి ఎంత చిన్న వయస్సు నుంచే అలా చేసినటువంటి వాడు శ్రీకృష్ణ స్వామి. అందుకే రాసపంచాధ్యాయి ప్రపంచంలో ఉన్నటువంటిది చాలా గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానిని కూడా అలా వచ్చేటటువంటి రాముడిని చూశాడు దశరథ చక్రవర్తి. అలా వచ్చాడు రాముడు దగ్గరకు వచ్చి రెండు చేతులు జోడించి అంజలి చేసి రాజునకు నమస్కారం చేసి, రాము వందే చరణౌ పితుః, రాముడు వందనం చేస్తూ ఉన్నాడు తండ్రి పాదములకు అని అంటూ నమస్కరించాడు. ఆలింగనం చేసుకున్నాడు దశరథుడు. రాముని ఒక ఉన్నతమైన స్వర్ణమయమైన ఆసనం మీద కూర్చోమన్నాడు. ఆ కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తన కాంతిచే ఆసనానికే శోభ వచ్చేసిందట. అతని రాకతో సభామందిరమంతా కూడా శరత్కాల శోభతో, శరత్కాల చంద్రుని వలె ఆకాశం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశించింది సభంతా కూడా. ఆ చూసేవాళ్ళందరికీ ఎలా ఉన్నాడంటే దశరథ మహారాజు యొక్క ప్రతిబింబములా కనిపిస్తూ ఉన్నాడట రాముడు. అందరూ ఆనందపడ్డారు. అప్పుడు దశరథుడు రామునితో ఇలా అన్నాడు, రామ, నాకు అన్ని విధాల అనురూపమైన జ్యేష్ఠ పత్ని యందు నీవు ప్రీతిపాత్రుడవై జన్మించావు. అంతేకాక నీ సుగుణాలతో అందరినీ కూడా రంజింపచేసావయ్యా. చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కూడి ఉన్నాడు. ఈ పవిత్ర దినము నాడు నీకు యువరాజుగా పట్టాభిషేకం చేయదలిచాను. నీవు సహజంగానే సుగుణాలు కలవాడవు, వినయశీలం కలవాడవు. అయినా ప్రజల హితం, నీ హితం కోరి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాను. నీవు ఎల్లప్పుడూ వినయం తప్పక జితేంద్రుడివై ఉండాలి. క్రామ క్రోధాదుల వలన కలిగే వ్యసనముల జోలికి పోరాదు. స్వయంగాను చారుల ద్వారాను రాజ్య విషయాలను యథాతథంగా తెలుసుకుంటూ ఉండాలి. మంత్రులను సంతోషపెట్టాలి, ప్రజలను సంతోషపెట్టాలి. ధాన్యాగారాలు, ధనాగారాలు, ఆయుధాగారాలు వృద్ధి చేసుకుంటూ ఉండాలి, ఖాళీ చేయకూడదు. ప్రజల అనురాగాన్ని చూరగొంటూ భూమిని పాలిస్తూ ఉంటే మిత్రులంతా కూడా అమృతతుల్యుడవని ఆనందిస్తారు. అందువలన నే చెప్పిన రీతిగా నడుచుకోవలసింది అన్నాడు. ఈ విధంగా దశరథుడు చేసిన రామపట్టాభిషేక ప్రసంగాన్ని విన్న అతని మిత్రులు కొందరు వెంటనే పోయి కౌసల్యకి విషయం తెలియచేశారు. ఆమె మహదానందంతో వారికి విలువైనటువంటి కానుకలను బహుమతిగా ఇచ్చింది. రాముడు కూడా రాజునకు ప్రణామం చేసి తన భవనానికి బయలుదేరాడు. అయోధ్యానగర వాసులు కూడా తమ అభీష్టం సిద్ధించిందన్న ఆనందంతో రాజు వద్ద సెలవు తీసుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళారు. తమ తమ ఇష్టదేవతలకు అర్చనలు చేశారు. తేచాపి పౌర నృపతేర్వచస్తత్శ్రుత్వా తథాలాభమివేష్టమాశు నరేంద్ర మామంత్రియ గృహాణి గత్వా దేవాన్ సమానచ్చురతి ప్రహృష్టా. అలా ఆనందంగా ఇళ్లకు వెళ్ళి వాళ్ళు వారి యొక్క దేవతలను వారు పూజలు చేశారు. రాముడు పట్టాభిషేకము చేసుకొని హాయిగా ఉండాలి, ఈ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి వారి వారి ఇష్ట దైవములకు ప్రార్థనలు చేశారు. అందరూ కూడా అతి ప్రహృష్టాహ, అతి ఆ సంతోషం మామూలుగా కాదు, హృష్ట అంటేనే సంతోషము, ప్రా అనే ఉపసర్గ, ఇంకా అతి ఇంకా, మరి ఎంత ఎంతని అంతే కొలత లేదు దానికి, అంతటి ఆనందం పొందారు అందరూ కూడా. అతి శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే తృతీయ సర్గ. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.